అథర్వణ వేదాంతర్గత 17 భావనోపనిషత్ అధ్యయన పుష్పం శ్రీచక్రము యొక్క ఉపరిగా ఆవలగా విస్తరించి భాసిస్తూ ఉన్నట్టిది. బిందురూపము, శివతత్వ జ్ఞానరూపము, సమస్త సృష్టికి ఆదికారణము, అగు పరతత్వ శ్రీమాతకు నమస్కారము. అట్టి ఆత్మారామము లేక శ్రీరామబ్రహ్మమన్బడు అద్దానిని సర్వదా ఉపాసించుచున్నాము. ఆత్మయే సర్వజీవులకు పరాకాష్ఠాగు ఆరాధ్య వస్తువు. ఎందుచేత అందరికీ కూడా ఆత్మయే సహజముగాను అనునిత్యముగాను స్వభావ రూపము కాబట్టి ఆత్మధ్యానము అనగా అనన్యము సహజము అగు స్వస్వరూప ధ్యానమే అవుతుంది. సమస్తమునకు ఆవలిది ఆది అగు ఆత్మయే. ఈ సమస్తమునకు ఆధారము అనేకముగా అనుభవముగుచు కూడా ఏకమే అయి ఉన్నట్టిది ఆత్మ. అట్టి ఆత్మను ఉపాసించేది ఎట్లా? ఒకటి తెలుసుకోవటము, రెండు భావించటము. అందుకు ఉపాయం భావన ద్వారా భావించువాడు అగు స్వస్వరూపాత్మను ఆశ్రయించి ఉండటమే భావనోపనిషత్. ఆత్మయే సమస్త బ్రహ్మాండ మండలముగా సమస్తమును ఆవరించి ఉన్నది. అట్టి ఆత్మ స్వయం ప్రకాశకము. అందుచేత దానిని చూడటానికి మరొక ప్రకాశింపజేయు వస్తువుతో పని ఉండదు. గురువు ఆత్మైవ హి గురుః. ఆత్మ ఏ గురువు? ఆత్మకు అన్యముగా కనిపించేదంతా కూడా కల్పన మాత్రము, ఊహాసందర్భ పరిమితము. కాబట్టి లఘువు. అట్టి గురువు అగు ఆత్మ సమస్త జీవుల సహజమగు స్వస్వరూపమై సమస్త శక్తి సంపదలకు కారణభూతమై ఉన్నది. శ్రీ గురుః పరమ కారణభూత శక్త్యః. అట్టి శ్రీ గురువు అగు ఆత్మ భగవానుని యొక్క శక్తి ప్రదర్శనమే నవరంధ్రములతో కూడిన ఈ పంచభూత నిర్మిత భౌతిక దేహం కూడా. అట్టి శ్రీ గురువే సమస్తము తనకు చెందినదే అయి ఉండటంచేత నవశక్తి రూప శ్రీచక్రము అని కూడా అభివర్ణితము అవుతోంది. నవశక్తి నవాత్మలు జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ, సర్వాత్మలు. నవరంధ్రములు రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రములు, నోరు, గుహ్యము, గుదము, బ్రహ్మరంధ్రము. అట్టి నవశక్తి రూపిణీగు శ్రీచక్రదేవత అనబడే ఆత్మదేవియే ఇక్కడ ప్రకృతి పురుష, అనుభవననుభవి, దృశ్యద్రష్ట, క్షేత్రక్షేత్రజ్ఞ ఇత్యాది రూపములుగా కనపడుతోంది. విశ్వమంతా తన 9 శక్తుల ప్రదర్శనగా వెలిచున్నది. సమస్త భావనలకు తానే కారణమగుచున్నది. సముద్ర జలం నుండి తరంగముల వలె ఈ జగద్దృశ్యములు ఆత్మదేవత నుండియే భావన తరంగములుగా బయల్వెడలటము, సంచరించటము, లయించటము జరుగుతోంది. అట్టి నవశక్తి శ్రీచక్రదేవి ఇంకా ఇట్లా వర్ణించబడుతోంది. వారాహి మాతృక రూపిణి, సమస్త బ్రహ్మాండములకు, అందలి లోకములకు జననస్థానము, కేవలమగు అహంకార తత్వరూపిణి. ద సెన్స్ ఆఫ్ ఐ ఆట్ ఇట్స్ అబ్సొల్యూట్ ఫర్మ్. పితృరూప ఆత్మస్వరూపిణీగు శ్రీచక్రదేవతయే సమస్తమునకు రక్షణను ప్రసాదిస్తూ ఉండటంచేత పితృరూపిణి. కురుకుళ్ళ భక్తజనులు ఉపాసించే శ్రీచక్రములో తేజోరూపిణి అయి విలసిల్లటంచేత కురుకుళ్ళ. జ్ఞానప్రదాత కాబట్టి కురుకుళ్ళ సార్థక నామధేయము. భేరుండ శ్రీచక్రములో 9 ఆవరణలో 4 దేవతాస్వరూపిణి. పట్టుదలకు, మొండితనమునకు, ఏకాగ్రతకు చిహ్నము దేవతామాత మాతృక స్వరూపిణి. శ్రీచక్ర స్వరూపిణి అగు ఆత్మదేవదేవి. దేవతలకు కూడా జననస్థానము, దేవతలకే తల్లి. పురుషార్థాః సాగరాః, ఆత్మకు సంజ్ఞయగు శ్రీచక్రమే చతుర్విధ పురుషార్థములను, ధర్మ, అర్థ, కామ, మోక్షములను తన సాగర స్వరూపమునందు పడిలేచే తరంగాలవలే కలిగి ఉన్నట్టిది. శ్రీమాతయే చతుర్విధ పురుషార్థ సాగర స్వరూపిణి. పురుషార్థములు ధర్మమును నిర్వర్తించి దైవీ సంపద జ్ఞానగుణములు అనే అర్థమును సంపాదించి లక్ష్యశుద్ధి అనే కామముతో నాకు సంబంధమే లేదు అనే విముక్తి రూపమగు మోక్షము సిద్ధింపజేసుకోవటము. దేహము నవరత్న దీపము. ఈ దేహమే ఒక నవరత్న దీపము. ఆయి బాహ్యమున పంచభూతములు 5 భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. అంతరమున మనో బుద్ధి చిత్తాహంకారాలు, అంతరంగ చతుష్టయం నాలుగు మననము, ధ్యాస, ఇష్టము, వ్యష్టిత్వము అనే నవరత్నములు. 9.1 దేహత్రయము, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. 3.2 అవస్థాత్రయము, జాగ్రత్, స్వప్నము, సుషుప్తి. 3.3 ఆత్మత్రయము, జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ. 3. ఈ విధంగా కూడా ఈ దేహము నవరత్న దీపము. 3.3.3.9 3 మాతృకాత్రయము, ఆవు మా. 3. గుణత్రయము, సత్వరజోతమో. 3. స్థానత్రయము, విశ్వుడు, తేజసుడు, ప్రాజ్ఞుడు. 3. ఈ విధంగా కూడా 9.9. 4 నవముద్రలు, ఆధారము మొదలైన 9 ముద్రలు. ఇవి 9 శక్తి స్వరూపములు. చిన్ముద్ర మొదలుగా నవముద్రలు, నవావరణలు. ఈ శరీరము సప్తధాతువులు, చర్మము, కొవ్వు, మాంసము, బొమికలు, రక్తము, మజ్జ, శ్లేష్మము కలిగి ఉన్నది. ఇంకా కూడా పాంచభౌతిక, ఆమ్ల, క్షార మిశ్రమములు అనేకము కలిగి ఉన్నది. ఈ శరీరము సంకల్పములకు, ఐడియసెన్స్, అజంప్సెన్స్, ప్రెసెంప్సెన్స్ కు కల్పతరువు. ఏది కోరుకుంటే అది ప్రసాదించే స్వర్గలోక వృక్షము వంటిది. అటువంటి అనేక కల్పవృక్షములు గల ఉద్యానవనము మనస్సు. అట్టి మనస్సు ఆత్మయొక్క తేజోరూపమే. ఈ శరీరంలోని నోరు రుచి ఆస్వాదిస్తూ షట్రుచులు అనబడే మధురము, తీపి, ఆమ్లము, పులుపు, తిక్తము, చేదు, కటువు, కారము, లవణము, ఉప్పతనము ఆస్వాదిస్తోంది. ఈ శరీరంలో కూడా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శశిర ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువులు అనే 6 ఋతువులు ఉన్నాయి. క్రియాశక్తి అట్టి ఈ భౌతిక శరీరము చూడటం, వినటం, వాసన ఆస్వాదించటం, స్పర్శ, రుచి, మాట్లాడటం, నడవటం మొదలైన అనేక క్రియా నిర్వర్తనలకు శక్తి పీఠము వంటిది. ఈ విధంగా శరీరంలో క్రియాశక్తి పీఠం వేసుకుని ఉన్నది కుండలిని శక్తి. ఇంకా ఈ శరీరంలో కుండలిని అని పిలువబడే ఇచ్ఛ, క్రియ, ధ్యాన త్రిశక్తి రూపమగు ఏకశక్తి ఉన్నది. అట్టి ఈ కుండలిని శక్తి ఇంద్రియ విషముల వైపుగా దీక్ష, ధ్యాస కలిగి ఉన్నప్పుడు కుండలిని నిద్రాస్థితి అని, మరియు ఇచ్ఛ, జ్ఞానక్రియ ఇంద్రియముల నియామకుడగు ఆత్మపురుషుని వైపుగా దీక్ష, ధ్యాస కలిగి ఉంటే కుండలిని జాగృత్ అని చెప్పబడుతోంది. ఈ కుండలిని శక్తియే దేహములోని ఇచ్ఛాశక్తి రూపమగు మహాత్రిపుర సుందరి స్వరూపము. శ్రీచక్రము కేవలము పరమప్రశాంతము, బ్రహ్మానందమయము, ఏకము, సర్వాతీతము అగు ఆత్మతనియొక్క కేవలమోన స్వభావమును వీడకయే అన్యమును కల్పించుకొని పరిపోషించుకొని తిరిగి లీలగా ఆ అన్యమునంతా తనేందు అనన్యముగా లయము చేయు చమత్కారము శ్రీచక్రము. శ్రీచక్రోపాసన అనే యజ్ఞములో జ్ఞాతయే తెలుసుకొనువాడు హోత ఋత్విక్కు. జ్ఞానము తెలుసుకోవటము అగ్ని. జ్ఞేయము తెలియబడునది హవిస్సు. శ్రీచక్ర పూజనము 1 జ్ఞాత, 2 జ్ఞానము, 3 జ్ఞేయము. దనర్ దననింగ్ అండ్ ఓల్ దాట్ బీయింగ్ నన్ లను అభేదరూపముగాను శ్రీచక్ర స్వరూపముగు పరమాత్మకు అనన్యముగాను ఆత్మభావనను అనుక్షణికంగా ఆశ్రయిస్తూ స్వాభావికంగా అయ్యే వరకు ధారణ చేస్తూ ఉండటమే శ్రీచక్రపుజనము. నవరసములు ఈ శరీరములో శృంగారము, వీర్యము, కరుణ, అద్భుతము, హాస్యము, భయానకము, భీభత్సము, రౌద్రము, శాంతము అనబడే నవరసములు ప్రదర్శితమవుతూ ఉంటున్నాయి. అనిమ, గరిమ, మహిమ, లఘిమ, తీసిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛా అష్టసిద్ధుల విశేషములు కూడా ఇందులో భావరూపమై ఉన్నాయి. సప్తమాతృకలు ఇందులో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వారాహి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాతృకలు ఉనికి. వారు శరీరములోని అనేక రసతత్వములకు పరిపోషకులు అయి ఉంటున్నారు. ప్రేమాస్పదులే ప్రాకృత శరీరమును తమ ప్రభావముచే పరిరక్షకులుగా అగుచున్నారు. అష్టశక్తి ప్రదర్శనములు 1 కామము, 2 క్రోధము, 3 లోభము, 4 మోహనము, 5 మదము, 6 మాత్సర్యము, 7 పుణ్యము, 8 పాపము. ఇవి శరీరంలోని బ్రహ్మి సంబంధమైన అష్టశక్తి ప్రదర్శనములు. ఆధారనవకం 9 ఆధారములు, ముద్రశక్తులు ఈ దేహములో నిక్షిప్తమై ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వరజో తమోగుణములు జాగ్రత్ స్వప్న సుషుప్తులు. ఇంకా ఇందులో పంచభూతములు పృథివీ ఆపహ తేజోవాయు ఆకాశములు ఐదు సోలిడ్ లిక్విడ్ హెడ్ వెపర్ స్పెస్ పంచ జ్ఞానేంద్రియములు శ్రోత్రము చెవులు త్వక్కు చర్మము స్పర్శ చక్షువులు కళ్ళు చూపు జిహ్వ రుచి మాట ఘ్రాణము వాసన ఐదు పంచకర్మేంద్రియములు వాక్కు పాణి చేతులు పాదము కాళ్ళు పాయువు ఉపస్థ ఐదు మనస్సు ఆలోచన భావాలు ఒకటి ఇవన్నీ కలిపి షోడశ పదహారు శక్తులు. అనంగకుసుమ ఆదిశక్తులు అనంగము హృదయము అనే పుష్పము యొక్క పుష్పదళములు. ఒకటి వాక్కు రెండు ఆదానము ఇవ్వటము మూడు గమనము నాలుగు వదలటము ఐదు ఆనందము ఆరు హానము నష్టపడటము వదలటము ఏడు ఉపాదానము ప్రతిగ్రహణము ఇంద్రియములను విషయముల నుండి మరలించటము ఎనిమిది ఉపేక్ష పట్టించుకోకపోవటము ఇవన్నీ బుద్ధి యొక్క అష్టమనంగ కుసుమములు. చతుర్దశ నాడులు ఈ శరీరములోని పద్నాలుగు నాడులు. ఇవన్నీ మూలాధార చక్రము నుండి బయల్వెడలుచున్నాయి. ఒకటి అలంబుసాగుద మల విసర్జన స్థానము వరకు విస్తరించి ఉండే నాడి. రెండు కుహు మర్మాయవము వరకు వెళ్ళుచుండే నాడి. మూడు విశ్వోదరి పొట్టలోని అన్నకోశము వరకు వైపుగా పోవుచుండే నాడి. నాలుగు వరుణ కొమ్ముప కొమ్మలవలే శరీరమంతా వ్యాపించి ఉండే నాడి. ఐదు హస్తి జిహ్వ ఆరు యశస్విని కుడేడమ పాదముల బొటన వ్రేలు వరకు విస్తరించి ఉండే నాడులు. ఏడు హస్విని ఎనిమిది సంఖిని కుడేడమ చెవుల వరకు ఏర్పడి ఉంటున్న నాడులు. తొమ్మిది గాంధారి పది పూషా కుడేడమ కనులు కంటి పాపల వరకు విస్తరించి ఉండే నాడులు. పదకొండు సరస్వతి రసేంద్రియమును నాలుకను చేర్చున్న నాడి. పన్నెండు ఇడ ఎడమ ముక్కు వరకు విస్తరించున్నాడి. పదమూడు పింగళ కుడి ముక్కు వరకు వెళ్ళుచుండే నాడి. పద్నాలుగు సుషుమ్న మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు అక్కడి నుండి సహస్రారము వరకు పైపైకి పోవునాడి. ఈ దేహములో దశవిధ వాయువులు అనునిత్యము సంచారము నిర్వర్తిస్తూ ఈ జడదేహమును అనునిత్యము ఉజ్జీవింపజేస్తున్నాయి. పంచ ప్రాణములు ఒకటి ముఖ్య ప్రాణము రెండు అపాన ప్రాణము మూడు వ్యాన ప్రాణము నాలుగు ఉదాన ప్రాణము ఐదు సమాన ప్రాణము. ఇవి హృదయము గుదము శరీరమంతటా కంఠము నాభిప్రదేశములలో ముఖ్య స్థానము కలిగి ఉండి శరీరములో ప్రవర్తిస్తున్నాయి. పంచ ఉప ప్రాణములు ఒకటి నాగ ఉప ప్రాణము రెండు కూర్మ ఉప ప్రాణము మూడు కృకర ఉప ప్రాణము నాలుగు ధనంజయ ఉప ప్రాణము ఐదు దేవదత్త ఉప ప్రాణము. ఇవి వచనము దాన పరిగ్రహణములు గమన ఆగమనములు విషయకేవల ఆనందములు విసర్జనము అనునవి విషయములుగా కలిగి ఉన్నాయి. పంచవిధ అమృతములు పంచామృతములు ఈ ప్రాణ ఐదు ఉప ప్రాణ ఐదు పది ద్వివిధ వాయువులు అనేక స్థాన ఆకార కలయిక విడిపోవటముల చర్య కారణంగా ఉపభేదం పొందుచున్నాయి. ఉపాధి భేదం చేత ఒకటి రేచకము రెండు పూరకము మూడు శోషకము నాలుగు దాహకము ఐదు ప్లావకము అనునవిగా అయి ఈ శరీరమును మూతము నుండి కాపాడుచున్నాయి. అమృత జీవనము ప్రసాదిస్తున్నాయి. అందుచేత పంచామూతములుగా చెప్పబడుచున్నాయి. రేచకము వాయువును బయటికి పంపటము పూరకము వాయువు నింపటము శోషకము ఉష్ణమును జనింపచేసి ఎండించటము దాహకము దహించటము కాల్చటము వైశ్వానర ధర్మము ప్లావకము జలముచే వ్యాప్తము చేసి ఉంచటము తడిపి ఉంచటము పంచవిధ జఠరాగ్నులు దశవిధ వాయువుల వివిధ కలయికలచే శరీరంలో పంచవిధ జఠరాగ్నులు జనిస్తున్నాయి శరీరంలో చరిస్తున్నాయి. ఒకటి క్షారక ఆకలి రెండు ఉద్గారక త్రేణువు కక్కు మూడు క్షోభక కలత కలిగించేవి కడుపు నొప్పి మొదలైనవి నాలుగు మోహక మోహింపజేసేవి పులి త్రేణుపులు మొదలైనవి ఐదు జుంభక ఆవలింత. ఈ పంచవిధ జఠరాగ్నులచే ఆయా పంచవిధ వ్యవహారములన్నీ సంభవిస్తున్నాయి. అటువంటి క్షారక ఉద్గారక క్షోభక మోహక జుంభక చర్యలచే శరీరములో ఆహార రూపంగా ప్రవేశించే భక్ష్య, చప్పరింత, భోజ్య, నమలటం, లేహ్య, నాకటం, చోష్య, పీల్చటం, అగు చతుర్విధాన్నములు, చతుర్విధ నాలుగు రకముల ఆహారములు పచనము అయి శక్తిగా మారుచున్నాయి. ఈ విధంగా దశాగ్నులను నియమించు సర్వజ్ఞత్వ లక్షణులగు 10 మంది దివ్య ప్రజ్ఞాస్వరూపులగు దేవతలు ఈ శరీరములో వాయువు యొక్క రాకపోకల ధర్మములు తమ దేవిశక్తిచే నిర్వర్తించువారే ఉంటున్నారు. ఇంకా ఈ శరీరంలో వసిని మొదలుగా గల వాగ్దేవతలు వేంచేసి ఉన్నారు. అట్టి దేవతల అష్టశక్తులు శరీరంలో శీతలము, కూల్ ఉష్ణము, హోట్ హీట్ సుఖము, ప్లేజాంట్నెస్ దుహకము, అన్ప్లేజాంట్నెస్ ఇచ్ఛ, ఎక్స్పెక్టేషన్ డిజైర్, సత్వరజో తమో త్రిగుణములుగా సంప్రదర్శనమవుతున్నాయి. పంచతన్మాత్రలు ఈ శరీరంలో మాతృకల ప్రదర్శనములు, మదర్లీ ఒరిజినల్ ప్రాజెంటేషన్స్ ఉన్నాయి. అవియే శబ్దము, సౌండ్, స్పర్శ, టచ్, రూపము, ఫర్మ్, రసము, టెస్ట్, గంధము, స్మెల్ అను పంచన్మాత్రలు శరీరంలో ఉంటున్నాయి. ఇవే పంచపుష్ప బాణము అని కూడా చెప్పబడుచున్నాయి. మనస్సు ఆలోచన చెరుకుగడ ధనస్సు. మనస్సు విషయములకు వశము అవటము బాణము. రాగము రిలేటెడ్నెస్ డీప్ అటాచ్మెంట్ పాశము. ద్వేషము డిస్లైకిన్ అంకుశము. అంతః త్రికోణాగ్ర దేవతలు 1 అవ్యక్తము, 2 మహత్తత్వము, 3 అహంకారము. 1 అవ్యక్తము బీజములో ఆయా వృక్ష ధర్మాల వలె ఇంకనూ వ్యక్తీకరణము కానట్టి, కాని వ్యక్తీకరించగలిగినట్టి ఆవలి సవిషయ విషయములకు మునుముందటి స్వస్థితి. 2 మహత్తత్వము కలలో కనిపించే అనేక మంది జనులకు చెందిన అహంకారము ఎవరిది? కల తనదైన వానికి చెందినదే కదా. అట్లాగే ఆత్మయొక్క సమష్టితత్వమే. ఈ జగత్తులో కనిపించే భిన్న భిన్న అహంకారులంతా అహంకారములన్నీ ఈ జగత్తు స్వయంకల్పిత స్వప్నము వంటిదే కాబట్టి జాగ్రత్ తనదే అయున్న ఈ జీవుని సమష్టి అహంకార రూపమే. అదియే మహత్తత్వము అని కూడా పిలువబడుతోంది. 3 అహంకారము వ్యక్తిగతమగు అహం నేను భావన. దేహములోని త్రికోణాగ్ర దేవతల ఇచ్ఛాజ్ఞాన క్రియల కార్యక్రమ విశేషము. లోపలగల దేవతలు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అను 3 పేర్లతో పౌరాణికంగా చెప్పుకోబడుచున్నారు. సదానంద ఘన పరిపూర్ణ స్వాత్మైక్య రూప దేవతా లలిత ఆత్మదేవత ఈ శరీరములో పరాకాష్ఠ అయి పరాత్పరము అయి వేంచేసి ఉన్నది. అట్టి పరదేవతయే లలితాదేవి. స్వాత్మానంద లవిభూత అహమిత్యేవ విభావయేత్ భవానీ. అట్టి ఆత్మాధిష్ఠాన స్వస్వరూప దేవతయే ఈ జీవునిలోని ఘనీభూతమైన సదానంద స్వయమాత్మస్వరూపము. స్వాత్మయే స్వరూపముగా గల ఆ ఆత్మదేవియే జీవాత్మ ఈశ్వర పరమాత్మత్రయము తన ప్రదర్శన చమత్కారమే ఉండగా దేహము యొక్క బాహ్యమంతరములలో వెలయిచున్నది. ఆత్మదేవతయే సమస్త జీవులలో ధీశక్తిగా బుద్ధిశక్తిగా వెలయిచున్నది. కాలస్వరూపిణి అయి పంచదశ తిథుల పరిణామ అవలోకనమునకు కాలపరిణామమునకు సాక్షి అయి వెలుగొందుచున్నది. పంచదశ తిథులు పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య. పంచదశలలోనూ నిత్య అయి సమస్త దశలకు మార్పు చేర్పులకు ఆవలిదే పరమై పరమేశ్వరి అగులలితాదేవి ఆత్మదేవి ప్రకాశించుచున్నది. మానసిక ఆత్మదేవతా పూజ అట్టి స్వాత్మదేవతాగులలితా పరాభట్టారిక సుందర స్వరూప ఘనదేవత గురించిన ఉపనిషత్ పూర్వకమైన మానసిక పూజ గురించి చెప్పుకుంటున్నాము. సలిలం ఇతి సౌహిత్యకరణం సత్వం స్నేహపూర్వకమైన తృప్తితో కూడిన సాత్విక కరణములు క్రియలు భావములు కలిగి ఉండటమే దివ్య స్వరూపిణి అగులలితాత్మ స్వరూపిణి దేవికి జల సమర్పణ. జలాభిషేకము కర్తవ్యం అకర్తవ్యం ఇతి భావనాయుక్త ఉపచారః. శాస్త్రగురు ఆర్యవాక్యములను అనుసరించి ఇది కర్తవ్యము నిర్వర్తించవలసినది, ఇది అకర్తవ్యము నిర్వర్తించకూడనిది అని ఎరిగి వర్తించు భావనలు ఆత్మదేవుని సన్మాన రూపమగు ఉపచారము. అస్తి నాస్తీతి కర్తవ్యత అనుపచారః. ఏది సర్వదా త్రికాలములలో ఏర్పడినదై ఉన్నదో అది అస్తి. ఏది దేశకాల భావనార్థితం మాత్రమే ఉన్నట్లు అగుపిస్తూ అనిపిస్తూ వాస్తవానికి స్వతహగా లేదని ఎరిగి ఉండు భావనలే అనుపచారము ఆచారము కాదని వ్యవహరించటము. బాహ్యంతకరణనాం రూపగ్రహణ యోగ్యత అస్తి ఆవాహనం. అంతరంగ చతుష్టయము అంతఃకరణములు అయినట్టి మనో బుద్ధి చిత్త అహంకారములతో బాహ్యమైన పంచ జ్ఞానేంద్రియములను పంచకర్మేంద్రియములను ఉపయోగించి రూపగ్రహణ యోగ్యతాస్థితిని ధారణ చేయుచుండటమే. ఆత్మదేవదేవికి ఆహ్వానమంత్రము ఆవాహన ప్రవచనము. తస్య బాహ్యాంతఃకరణానాం ఏకరూపగ్రహణం మానసం. అట్టి బాహ్య అంతఃకరణములకు విషయముగా ఆగుచున్న భిన్న భిన్న విశేషములలో ఏకత్వము భిన్నత్వములో ఏకత్వము ద యూనిటీ ఇన్ ద డైవర్సిటీ ను మనస్సు మననము తో దర్శిస్తూ ఉండటమే మానసం. మానసికోపాసన, మానసిక పూజ, రక్తశుక్ల పద ఏకీకరణం పాద్యం. ఎరుపు తెలుపు పదముల ఏకీకరణమే ఆత్మదేవికి పాద ప్రక్షాళనము. రక్తము రజోగుణము, శుక్లము సత్వగుణము, రక్త శుక్లముల ఏకత్వము గుణాతీతమగు ఆత్మను ఉపాసించటము. ఉజ్వలత్ ఆమోద ఆనంద ఆసనం. ప్రహర్షితము అయినట్టి ఆమోదానందములే ఆగ్రీన్ విత్ లైఫ్ సిచ్యుయేషన్స్ అండ్ మెయింటైనింగ్ అన్డిస్టర్బ్డ్ ప్లేజాంట్నేస్ ఆసనము. దానం అర్ఘ్యం. సహజీవులకు దానము చేయు క్రియలే ఆత్మదేవునికి అర్ఘ్యము. చేతులు కడగటము. స్వచ్ఛం స్వతః సిద్ధం ఇతి ఆచమనీయం. సర్వదా స్వచ్ఛమైన స్వతః సిద్ధమైన ఇట్స్ ప్రెజెన్స్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ అగు ఆత్మగురించిన శ్రవణ మనన నిధిధ్యాసలే ఆచమనీయము. చిచ్చంద్రమయీ సర్వాంగ శ్రవణం ఇతి స్నానం. పంచ జ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియ విషయములన్నీ చిద్భావనతో ఏకము తన్మయము చేయటమే ఆత్మదేవుని పూజలోని యుస్నాన సమర్పణ. చిత్ ఎరుక, ఎరుగుచున్నవాడు, ఎరగటము, ఎరుగబడినది ఇవన్నీ కూడా ఈ జీవుని కేవల చిత్ నుండే స్రవించుచున్నాయి అను అవగాహన అచంచలమగు అనుభూతియే చిచ్చంద్రమయము. చిదగ్ని స్వరూప పరమానంద శక్తి స్ఫురణం వస్త్రం. చిదానంద రూపమగు చిదగ్ని తేజోశక్తియే ఈ సమస్త జగత్తు గను స్ఫురణయే ఆత్మదేవాది దేవికి సమర్పించే వస్త్రము. ప్రత్యేకం సప్తవింశతిధ 27 భిన్నత్వేన ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక బ్రహ్మగ్రంథిమత్ రసతంతు బ్రహ్మనాడీ బ్రహ్మసూత్రం. ఏ బ్రహ్మనాడి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమై 27 తంతువులతో 27 వేరువేరైన తత్వములకు ఆశ్రయమై ఇన్నదో అట్టి బ్రహ్మనాడియే బ్రహ్మసూత్రము. అట్టి బ్రహ్మము అను నాడిని బుద్ధితో ధారణ చేయుచుండటమే ఆత్మదేవి పూజలో బ్రహ్మసూత్ర యజ్ఞసూత్ర సమర్పణము. స్వవ్యతిరిక్త వస్తు సంగరహిత స్మరణం విభూషణం. ఏకమగు ఆత్మకు వేరైనట్లు అగుపిస్తూ అనేకముగా కనిపించే అనాత్మకు సంబంధించిన వస్తు సంగతి సందర్భ సంబంధ అనుబంధ ఇత్యాది వ్యవహారములు స్మరించక భిన్నముగా కనిపించే ఈ సమస్తములో ఏకత్వమును ఆశ్రయించి ఉండటమే ఆత్మదేవికి సమర్పించే ఆభరణములు లేక విభూషణము. సత్సంగ పరిపూర్ణత అనుస్మరణం గంధః. అసత్తో సంగము జయించి సత్తో సంగము వలన అనుభవముగు ఆత్మగా నేను పరిపూర్ణాడను అను ఆత్మకు సంబంధించిన పరిపూర్ణతతో అనుస్మరణమే ఆత్మదేవతకు గంధము. సత్సంఘ పరిపూర్ణ అనుస్మరణం సమస్త విషయాణం మనసః స్థైర్యేణ అనుసంధానం కుసుమం. ఆత్మయొక్క స్వాభావిక లక్షణము సత్. నేను ఉన్నాను అను ఉనికి స్వరూపముగా సత్గా ఆత్మ సమస్త దేహములలో వేయించేసినదే ఉన్నది. త్రికాలములకుగాని దేహ దేహాంతరములచేతగాని జాగ్రత్ స్వప్న సుషుప్తి త్రి అవస్థలచేతగాని పరిమితము నియమితము కాని అట్టి సత్ పరిపూర్ణము అయి ఉన్నది. సమస్తము అట్టి సత్కు చెందినదే. అట్టి పరిపూర్ణమగు సత్స్వరూపమే స్వస్వరూపాత్మగా ఒకటి మనన రూపమగు మనస్సుతో మరియు 2 బుద్ధిచే కలిగిన స్థైర్యముతో అనుసంధానము ఎల్లప్పుడూ కలిగి ఉండటమే ఆత్మదేవత అగులలితాదేవికి సమర్పించే కుసుమము హృదయ పుష్పము. తేషాం ఏవ సర్వదా స్వీకరణం ధూపః. శుద్ధమైన మనస్సు ఈ సమస్తమును నిర్మలమగు ఆత్మగా భావన చేయటము మరియు స్వీకరిస్తూ ఉండటము, ఇవియే ఆత్మభగవతికి సమర్పించే ధూపము. పవనవత్ అచిన్న ఊర్ధ్వజ్వలన సచ్చిత్ ఉల్క ఆకాశ దేహో దీపః. వాయువుచే ఉచ్ఛ్వాస నిశ్వాసలచే కుండలిని శక్తి ఊర్ధ్వముగా వెలుగుచుండగా సచ్చిత్ ఆనంద స్వరూపమగు జ్యోతిర్మయకాశమే నా దేహము అని దేహి తన యొక్క ఆత్మదేహమును తేజోమయముగా దర్శిస్తూ ఉండటమే దీపము అను సమర్పణ. సమస్తయాత ఆయాత వర్జనం నైవేద్యం. సమస్తమైన యాతము గతము పోగొట్టుకొంటున్నవి, ఆయాతము ముందు ముందు వచ్చునవి రెండిటినీ అధిగమించి అతీతుడై ఉండు అభ్యాసమే ఆత్మదేవతకు నైవేద్యము నివేదనము. అవస్థాత్రయ ఏకీకరణం తాంబూలం. స్వప్నములో అనుభవమయ్యేవన్నీ కల్పితములే. స్వప్నమునకు మునుముందుగాను స్వప్నమునకు తదనంతరముగాను వేంచేసి ఉన్న కేవల స్వరూపమగు నేనే సత్యము. అట్లాగే జాగ్రత్ అనుభవములు కూడా, ఎందుకంటే అవన్నీ మనోకల్పితములే. జాగ్రత్కు మునుముందుగాను జాగ్రత్కు తదనంతరముగాను వేంచేసి ఉన్న కేవల స్వస్వరూపమగు నేనే సత్యము. సుషుప్తి విషయంలో కూడా సుషుప్తి తనదైనవాడే సత్యము. ఏట్టి త్రియవస్థల ఏకీకరణముచే ఆ మూడు తనవైన నేనును ఆశ్రయించు అభ్యాసమే ఆత్మానందదేవికి తాంబూల సమర్పణము. ఇమేజ్ ఫోర్ చక్రాస్ గతాగత రూపేణ ప్రాదక్షిణ్యం. మూలాధార బ్రహ్మరంధ్రముల మధ్యగా గతము ఆగతము పోవటము రావటము రూపంగా ధ్యానం యొక్క ధ్యాస యొక్క చలనము కోన్సియస్ మూవ్ జరుగుచూ ఉన్నదో అదియే ఆత్మదేవి శ్రీమాతకు చేసే ప్రదక్షిణము. 21 తురియావస్థ నమస్కార 1 జాగ్రత్ అవస్థ 2 స్వప్నావస్థ 3 సుషుప్త్యవస్థ గాఢనిద్రాస్థితి నావైన నేనే తురియము. ఆ మూడిటి సాక్షి నేనే అయి ఉన్నాను, అతీతమైయున్నాను. ఆ మూడు అవస్థలకు ప్రేరణము ఆధారము అయి ఉన్న నాలుగవ అవస్థయే తురియము చతురియము. నాలుగవది అట్టి తురియ స్థానమును భావన ధారణలచే ఆశ్రయిస్తూ ఉండటమే ఆత్మ శ్రీమహారాజ్యకి చేయు నమస్కారము. 22 దేహశూన్య ప్రమాతృత నిమజ్జనం బలిహరణం. ఈ భౌతిక దేహమును ఒక శూన్యమైనదిగా భావిస్తూ అట్టి భావనను ప్రమాతయ్యందు సమస్త దృష్టాంతములకు సూచిత విషయమైన పరమాత్మతత్వమునందు నిమజ్జనము చేయటమే బలిహరణము. ప్రమసత్యము పరమసత్యము. 23 సత్వమస్తి కర్తవ్యం. అకర్తవ్యం ఉదాసీన్య నిత్యాత్మ విలాపనం హోమః. ఇదే చేయాలి, అది చేయకూడదేమో, ఇంతవరకే చేయాలి, అంతవరకు కాదు మొదలైన ఆయా కర్తవ్య అకర్తవ్యముల పట్ల ఉదాసీనము వహిస్తూ కేవలమగు సత్వము నందు స్థానము ధారణ చేస్తూ భావిస్తూ ఉండటము అహోమము. నిత్యమగు ఆత్మతత్వము గురించి గానము చేయటము ఎరుగుచు దర్శిస్తూ అదే తాను అగుచుండటము ఇదియే హోమము. ప్రపంచము కనిపించే అనేకమంతా ఏకమగు సత్తత్వమునందు దర్శించు సత్వదృష్టియే లేక తత్వదృష్టియే హోమము. 24 స్వయం తత్పాదుక నిమజ్జనం పరిపూర్ణ ధ్యానం. ఈ జీవాత్మత్వమును సర్వతత్వస్వరూపిణి అగు ఆత్మ మహాదేవి యొక్క లేక శ్రీచక్రస్వరూపిణి అగు జగజ్జనని యొక్క పాద పద్మములందు తరంగము జలములో నిమజ్జనమగు విధంగా నిమజ్జనము చేసివేయటమే పరిపూర్ణ ధ్యానము. సర్వతత్వ స్వరూపమగు ఆత్మదేవతయందు పాదుకము పొందటము, నెలకొని ఉండటము, స్థిరపడి ఉండటము, మేళవించుకోవటము పరిపూర్ణ ధ్యానము. పైవిధంగా విషయ భావనలతో నిండి ఉన్న మనస్సును ఆత్మభావనతో నింపి ఉంచి ఆత్మతో అనన్య భావనను సిద్ధించుకోవటమే భావనోపనిషత్. కాదిమత కర్మయోగ సిద్ధాంత మార్గము అనుసరించి, హాదిమత జ్ఞాన సాంఖ్య సిద్ధాంత మార్గము అనుసరించి లేక ఆ అభయమార్గములను శ్రద్ధగా అనుసరిస్తూ ఎవ్వడైతే కాదిహాది మత సిద్ధాంతానుసారంగా ఆత్మదేవిని తెలుసుకుని ఉంటాడో అట్టివాడు జీవన్ముక్తుడు అగుచున్నాడు. ఇతి భావనోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.